267 లబ్ధశక్త్యః సం భా లబ్ధశక్త్యః లబ్జశక్త్యః సకల సామర్థ్య హేతుభూతా మాయాత్మికా యయా సా తథా తే ధ్యానయుగా నుగతా అపశ్యన్ దేవాత్మశక్తిం స్వగుణైర్ని గూఢాం ఇతి శ్రుతేః ఓం లబ్ధశక్త్యై నమః ఆం వి సకల సామర్థ్యములకు హేతుభూతమైన మాయాత్మిక శక్తి గలడగుటంజేసి మహేశ్వరి లబ్ధశక్త్యని స్తుతింపబడుచున్నది. తే ధ్యానయోగానుగతాయనుచు మహర్షులు ధ్యానయోగనిష్ఠులై సత్వరజస్తమోగుణముల చేత నిగూఢమయ్యున్న బ్రహ్మాత్మశక్తిని దర్శించి రణి శృతి చెప్పుచున్నందున పరదేవత సర్వసమర్థురాలైన మాయాత్మిక శక్తి అని తెలియవలెనని భావము.